ఈనాడు తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు నన్నే చూసేనే ఏదో అడిగనే మాయే చేసేనే ఓ చూపుతో నవ్వెనే తుప్పులు రువ్వెనే గుండే గిల్లెనే ఓ చుక్కల్లో నడుమా జాబిల్లితానే రెక్కలు తొడిగే సిరివల్లితానే ఏదో చేసే నన్నే ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు ముగ్గులు ఎప్పటికీ చెరిగి పోరాదంతా తన పెదవుల మందారం తన పాపిట సింధూరం నా గుండెకు సూర్యోదయం అంతా అందాల గాజులలాగా తన చేయి స్పర్శ తగిలితే చాలు తన కాలి మువ్వా సవ్వడి మగవాడి మనసు తప్పించే భయం